ప్రధాన పంక్తిలో కన్ని స్వామి పూజలలో ముందుగానే భుజించగ రారాయ్యప్ప, ముందుగానే భుజించగ రారాయ్యప్ప. అన్నం స్వర్ణం పరిమళ ద్రవ్యం మంగళమున ఉందే, స్వీకరించరాయ్యప్ప కర్పూర జ్యోతి. స్మృతి నీవురాయిర్మేలి శాస్తామూర్తి, స్వీకరించరాయ్యప్ప కర్పూర జ్యోతి. ముందుగానే భుజించగ రారాయ్యప్ప. అన్నము పెట్టే అర్హత నాకు లేదు, ఆదరతో పిలిచాను ఆత్మను అర్పించాను. నియమాలు చేయించే మహిమగల శబరిమలై ఏడేడు జన్మాల దోషము తొలగించే మలై, ఉత్తమ లీలలు చూపించి ఆ కొండ పైన నీవు నిలిచావు. నీ ఒక్కడే సత్యము అయ్యప్ప, నిన్ను తెలిచితే ఆకలి లేదప్ప. స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప, స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప. కర్పూర ప్రియుడా కాంతమలవాసుడా, అన్నదాన పంక్తిలో కన్ని స్వామి పూజలలో ముందుగానే భుజించగ రారాయ్యప్ప, ముందుగానే భుజించగ రారాయ్యప్ప. పరిహారం వేడి తిని పరమాత్మ, పంచామృత పరమానం పరిపూర్ణ ఉపచార అనవరతము చేదాము. అయ్యప్పుని ధ్యానముతో దానం చేసే మనసుంది, ఆ సమయం మనకు ఎక్కడుంది? ధర్మ మార్గము ముందుంది, పరిపాలన నీ భక్తిలో ఉంది. స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప, స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప. స్వామియే అన్నదాన ప్రభువే, అన్నదాన పంక్తిలో కన్ని స్వామి పూజలలో ముందుగానే భుజించగ రారాయ్యప్ప, ముందుగానే భుజించగ రారాయ్యప్పా.